నిను చూసాకేలేనా నిన్నెల కలిసేనాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నచ్చేస్తాయే వేచి చూస్తూ ఉన్నా నన్ను మెప్పించావే నిన్ను చూస్తూ చూస్తూనే బ్రతికేస్తానే చింది అందమా మరపు రాని రాని మేని రూపమా నిద్రలోన లేని స్వప్నమేనువా పై నుండి దిగినావా రెండు కళ్ళు నన్ను లాగేస్తాయే ఊపిరాపేస్తాయే ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నచ్చేస్తాయే వచ్చి చూస్తూ ఉన్నా నన్ను మెప్పించావే వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూనే బ్రతికేస్తానే